తడిసే కోకమాటు పిల్ల తడిసే పాకు చాటు పిల్ల తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది రంధాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది పిల్ల తడిసే.